శేషా జలవాస నివారు వెంకట రమణ నివారు శేషా జలవాస నివారు పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్ర నివారు పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్ర నివారు వెంకట రమణ నివారు శేషా జలవాస నివారు ముఖద మగువే నినగే ముక్కు కొడువెను బారు ముక్కు ముఖద మగువే నినగే ముక్కు కొడువెను బారు ఇద్దయేతో నిన్నొలగె నాను ఒమ్మిద్దేను బారు ఇద్దయేతో నిన్నొలగె నాను ఒమ్మిద్దేను బారు వెంకట రమణని బారు శేషా జలవాసని బారు మందరగిరియ ఎత్తిద ఆనందమూరుతి బారు మందరగిరియ ఎత్తిద ఆనందమూరుతి బారు నందన చంద గోవింద ముకుంద ఇందిరి అరసని బారు నందన చంద గోవింద ముకుంద ఇందిరి అరసని బారు వెంకట రమణని బారు శేషా జలవాసని బారు మనయ్య కరుణాడు శ్యామల వరణని బారు కామనయ్య కరుణాడు శ్యామల వరణని బారు కోమళాంగ శ్రీ పురందర విఠలని స్వామి రాయని బారు కోమళాంగ శ్రీ పురందర విఠలని స్వామి రాయని బారు వెంకట రమణని బారు శేషా జలవాసని బారు వెంకట రమణని బారు శేషా జలవాసని బారు పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రని బారు పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రని బారు వెంకట రమణని బారు శేషా జలవాసని బారు శేషా జలవాసని బారు శేషా జలవాసని బారు